మెదడు 6వ భాగం. ఉన్మాదుల చికిత్సలో ఆ విధంగా పీనెల్ ఓ విప్లవాన్ని సృష్టించాడు. ఉన్మాదులతో సున్నితంగా సాదరంగా వ్యవహరించే పద్ధతి మెల్లగా దేశదేశాలకి పాకింది. ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలు ఎన్నో దేశాలు ఆ పద్ధతులని స్వీకరించాయి. 1800 చివరికల్లా పాత కిరాతక పద్ధతులన్నీ నాగరిక ప్రపంచం నుండి మాయమైపోయాయి. అంతా బాగానే ఉంది, కానీ అసలు మానసిక రుగ్మతులని నయం చేసేదెలా? మెదడు సక్రమంగా పనిచేయని పరిస్థితిలో దానిని సరిగ్గా పనిచేయించడమెలా? మెదడు మీద సత్ప్రభావాన్ని చూపించగలిగే అంశాలు ఎన్నో ఉన్నాయి. మన చుట్టూ చూసే ప్రపంచం నుండి నానా రకాల దృశ్యాలు, శబ్దాలు, గంధాలు, రుచులు, స్పర్శలు మాత్రమే కాక రకరకాల ఆలోచనలు కూడా మెదడుని చేరుతాయి. వీటిలో మెదడుకి కాస్త శాంతినిచ్చి ఉపశమనాన్ని కలగజేసేవి ఎన్నో ఉంటాయి. దేనివల్లనైనా కాస్తంత స్వాంతన దొరుకుతుందని ఎవరైనా ప్రగాఢంగా నమ్మితే దాని వలన వాళ్ళకి నిజంగానే మేలు కలగవచ్చు. మెదడుతో సంబంధం లేని అవయవంలో ఏదైనా దెబ్బతిన్నా మెదడు ప్రభావం ఆ అవయవం మీద కనిపించవచ్చు. ఆ ప్రభావం వలన రోగం ఉపశమించవచ్చు లేదా ప్రకోపించవచ్చు కూడా. ఉదాహరణకి, ఓ మనిషికి ఏదో సమస్య ఉందని అనుకుందాం. దానిని పరిష్కరించడానికి ఏ తాయెత్తో రక్షరేఖో ఉందని ఏ మిత్రుడో చెప్పాడని అనుకుందాం. అప్పుడు ఆ మిత్రుడు రోగి చెవిలో ఏవో విచిత్రమైన శబ్దాలు ఊదటం, చేతులతో ఏవో చేష్టలు చేయడం, రకరకాలుగా స్పృశించటం వంటి పనులేవో చేశాడని అనుకుందాం. రోగికి ఈ ప్రక్రియల మీద, వాటిని ప్రయోగిస్తున్న వ్యక్తి మీద నమ్మకం ఉంటే అతడి పరిస్థితిలో ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది. కాలక్రమేణా మనుషులకి శరీరం గురించి, శరీర ధర్మాల గురించి ఎన్నో తెలిసొచ్చాయి. కేవలం నమ్మకం మీద పనిచేసే చికిత్సల మీద వారికి నమ్మకం పోయింది. మరింత వైజ్ఞానికమైన చికిత్సల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. 1700లలో శాస్త్రవేత్తలు అయస్కాంతాల గురించి, విద్యుత్ ప్రవహించే తీరు గురించి ఎన్నో అధ్యయనాలు చేశారు. అయస్కాంతాలే కాక విద్యుదీకృత వస్తువులు కూడా ఇతర వస్తువుల్ని ఆకర్షిస్తాయని నిరూపితమయ్యింది. ఈ సాధనాలను ఉపయోగించి దేహంలోని రోగాలని ఆకర్షించి బయటికి పారద్రోలవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. 1774లో ఆస్ట్రియాలోని వియన్నాలో పనిచేసే జర్మన్ వైద్యుడు ఫ్రాన్స్ ఆంటస్ మెస్మర్ సరిగ్గా అదే ప్రయత్నించి చూశాడు. తన రోగుల శరీరాల మీదుగా అయస్కాంతాలను పోనిస్తూ లోపల ఉన్న రోగాలని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ఈ ప్రయత్నాలు కొన్నిసార్లు సత్ఫలితాలు ఇచ్చినట్లు అనిపించింది. మెస్మరిజం అన్న పేరుగల ఈ ప్రక్రియకి ఆ రోజులలో చాలా పలుకుబడి వచ్చింది. అయితే అయస్కాంతానికి రోగం మీద పెద్దగా ప్రభావం ఉండదు, కనుక ఇది కూడా నమ్మకం మీద ఆధారపడే ఒక విధమైన చికిత్సే అనుకోవాలి. అయస్కాంతాలను పక్కన పెట్టి రోగి శరీరం మీద ఒట్టి చేతులను పోనిచ్చినా కొన్నిసార్లు ఫలితం కనిపించేదని మెస్మర్ గమనించాడు. అయితే ఈ పద్ధతిలో చాలామంది విషయంలో ఏ మార్పు కలగలేదు. ఒట్టి మాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని చాలామంది మెస్మర్ గురించి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఆ కారణం చేత 1778లో మెస్మర్ వియన్నా వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది. ప్యారిస్లో కొంతకాలం వ్యవహారం బాగానే నడిచింది, కానీ కొంతకాలం తర్వాత ముందు జరిగినట్లే జరిగింది. 1785లో మెస్మర్ ప్యారిస్ నగరాన్ని కూడా వదిలి వెళ్ళిపోవలసి వచ్చింది.